అథ చతుర్థకాండే సప్తమ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. అగ్నా విష్ణు తజోషత తజోషదాగ్నా విష్ణు అగ్నా విష్ణు తజోషసే మా ఇమా తజోషదాగ్నా విష్ణు అగ్నా విష్ణు తజోషసే మా విష్ణు ఇత్యగ్నా విష్ణు సజోషసే మా ఇమా సజోషసా సజోషసే మా వర్ధంతు వర్ధంతు మా సజోషసా సజోషసే మా వర్ధంతు జోషసేతి సా జోషసా ఇమా వర్ధంతు వర్ధంతు మా ఇమా వర్ధంతు వాం వాం వర్ధంతు మా ఇమా వర్ధంతు వాం వాం వాం వర్ధంతు వర్ధంతు వాంగిరో గిరో వాం వర్ధంతు వర్ధంతు వాంగిర వాంగిరో గిరో వాం వాంగిర ఇది గిర నైర్వాజే భిర్వాజే ర్జుమ్ైర్జుమ్ైర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజేర్వాజే మేది మే ప్రసవ మే ప్రసవ ప్రసవో మే మే ప్రసవశ్చ ప్రసవో మే మే ప్రసవశ్చ ప్రసవ ఇది ప్రసవ మే ప్రయతి ప్రయతి మే మే ప్రయతి ప్రయతి ప్రయతి మే ప్రయతి మే మే ప్రయతి ప్రయతి మే మే ప్రయతి మే ప్రసిది ప్రసిది మే మే ప్రసిది ప్రసిది మే మే ప్రసిది ప్రసిది ప్రసిది ప్రసిది ప్రసిది ప్రసిది మే మే ధీతి మే ధీతి మే మే ధీతి మే మే ధీతి మే క్రదు క్రదుర్మే మే క్రతు క్రదు క్రతు మే మే చక్రతు క్రతు మే మే స్వర స్వరో మే మే స్వర స్వర స్వరో మే మే స్వర స్వర మే మే స్వర స్వర మే శ్లోక శ్లోకో మే తద మే శ్లోక శ్లోక శ్లోకో మే మే శ్లోక శ్లోకో మే మే శ్లోక శ్లోక శ్లోక మే మే శ్లోక శ్లోక మే మే శ్రావ శ్రావో మే మే శ్రావ శ్రావ శ్రావో మే మే శ్రావ శ్రావో మే మే శ్రావ శ్రావ శ్రావ శ్రావ శ్రావ మే మే శ్రావ శ్రావ మే శ్రుతి శ్రుతి మే మే శ్రుతి శ్రుతి శ్రుతి మే మే శ్రుతి శ్రుతి శ్రుతి మే మే శ్రుతి శ్రుతి శ్రుతి మే మే జ్యోతి జ్యోతిర్మే మే జ్యోతి జ్యోతిష్టమే మే జ్యోతిర్జ్యోతిష్టమే మే తదే సువస్సువర్మే తదే శుభ సువస్సువర్మే మే సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్సువస్ మే మే ప్రాణశ్చ ప్రాణో మే మే ప్రాణశ్చ ప్రాణశ్చ మే మే ప్రాణశ్చ మే ప్రాణ ఇది ప్రాణ మే పానో పానో మే మే పానశ్చ పానో మే మే పానశ్చ పానశ్చ పానో పానశ్చ మే మే చ పానో పానశ్చ మే అపాన ఇత్యపా అనః మే మే తమే వ్యానో వ్యానో మే తమే వ్యాన వ్యానో వ్యానో మే మే వ్యానశ్చ వ్యానో మే మే వ్యానశ్చ వ్యానశ్చ వ్యానో వ్యానశ్చ మే మే వ్యానో వ్యానశ్చ మే వ్యాన ఇది వి అనః మే సురసుర్ మే మే సుశ్చాసుర్ మే మే సుశ్చాసుర్చ మే మే సుశ్చా మే చిత్తం చిత్తం మే చ మే చిత్తం చిత్తం చిత్తం మే మే చిత్తం చిత్తం మే మే చిత్తం చిత్తం చిత్తం చ మే చిత్తం చిత్తం చ మే మే చ మహాధీతమాధీతం మే మహాధీతం చాధీతం మే మహాధీతం చాధీతం చాధీతమాధీతం చ మే మేధాధీతమాధీతం చ మే ఆధీతమిత్యాధీతం మే మేధమేవాగ్వాంగ్ మే చమేవా మే వాగ్వాంగ్ మే మేవాక్చ చవాంగ్ మే మేవాక్చ వాక్చ మే మేధవాగ్వాక్చ మే మే మేధ మే మనో మనో మే చ మే మన మనశ్చ చ మనో మనశ్చ మే మే చ మనో మనశ్చ మే మే చక్షుశ్చక్షర్మే మే చక్షుశ్చ దక్షర్మే మే చక్షుశ్చ మే మే చ మే శ్రోత్రగు శ్రోత్రం మే చ మే శ్రోత్రం శ్రోత్రగు శ్రోత్రం మే మే శ్రోత్రం చ శ్రోత్రం మే మే శ్రోత్రం చ మే మే శ్రోత్రగు శ్రోత్రం చ మే మే దక్షో దక్షో మే మే దక్షస్ దక్షో మే మే దక్షస్ దక్షో మే మే దక్షస్ మే మే బలం బలం మే చ మే బలం మే బలం బలం మే బలం చ బలం బలం బలం చ మే మే చ బలం బలం చ మే మే ఓజ ఓజో మే మ ఓజస్ చౌజో మే మ ఓజస్ మే మే చ మే సహస్తహో మే చ మే సహ సహస్ మే మే సహస్ మే సహస్ సహస్ సహస్ మే మే సహస్ సహస్ మే మే చ మే చ ఆయురాజుర్మే చ ఆయుర్మే మహాయుర్మే మహాయుష్ ఆయుష్ మే మే చ మే జరా జరా మే చ మే జరా జరా మే మే జరా చ జరా మే మే జరా చ జరా చ జరా జరా చ మే మే చ జరా జరా చ మే మే చ ఆత్మాత్మా మే చ ఆత్మా ఆత్మాత్మా మే మహాత్మా చ ఆత్మా మే మే చ మే తనోస్తనోర్మే చ మే తనో తనోర్మే మే తనోశ్చ మే మే తనోస్తనోశ్చ మే మే శర్మ శర్మ మే మే శర్మ మే శర్మ శర్మ మే మే శర్మ చ శర్మ మే మే శర్మ శర్మ శర్మ మే మే మే వర్మ వర్మ మే చ మే వర్మ వర్మ మే మే వర్మ చ వర్మ మే మే వర్మ చ వర్మ వర్మ చ మే వర్మ వర్మ చ మే మేంగాన్యంగాని మే మేంగాని చాంగాని మే మేంగాని చాంగాని చాంగాన్యంగాని మే మే చాంగాన్యంగాని మే మే స్థాని మే చ మే స్థాని మే మే స్థాని స్థాని చ మే మే చాస్థాన్యస్థాని చ మే మే పరోగుంషి పరోగుంషి మే మే పరోగుంషి చ పరోగుంషి మే మే పరోగుంషి చ పరోగుంషి మే మే చ మే శరీరాణి శరీరాణి మే చ మే శరీరాణి శరీరాణి శరీరాణి మే మే శరీరాణి శరీరాణి మే మే శరీరాణి చ శరీరాణి చ శరీరాణి శరీరాణి చ మే మే చ శరీరాణి శరీరాణి చ మే మే మే మే మే చ మహాధిపత్యమాధిపత్యం మే చ మహాధిపత్యం మహాధిపత్యం మే మహాధిపత్యం చాధిపత్యం మే మహాధిపత్యం చాధిపత్యం చాధిపత్యమాధిపత్యం మే మే చాధిపత్యమాధిపత్యం చ మే మే చ మే మన్యుర్మన్యుర్మే చ మే మన్యో మన్యుర్మే మే మన్యుర్మే మన్యు మన్యుష్ మే మే చ మన్యుర్మన్యుష్ మే మే చ మే భామో భామో మే చ మే భామ మే భామో భామో మే మే భామస్ భామస్ భామో భామస్ మే భామో భామస్ మే మే చ మే మోమో మే చ మే మహా మే మోమో మే మేమస్ చామో మే మేమస్ చామోమస్ మే మే చామోమస్ మే మే చ భోం భో మే చ మేం భో భో మే మేం భో మే మేం భస్ భోంభస్ మే మే చా మే మే చ మే జయమా మే చ మే జయమా మే మే జయమా చ జయ మా జయ మా చ మే మే చ జయ మా జయ మా చ మే మే చ మహిమా మహిమా మే మే మహిమా చ మహిమా మే మే మహిమా చ మహిమా మహిమా చ మే మే చ మహిమా మహిమా చ మే మే చ మే వరిమా వరిమా మే సుపథం మే సుపథం చ సుపథం మే మే మే సుపథం సుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథంచుపథ మే మరుద్ధం చర్థం మే మరుద్ధం చర్థమర్థం మే కర్థమర్థం మే చదమరుద్ధిరుద్ధిర్మేదమరుద్ధిరుద్ధిర్మే మే మేచర్థిరుద్ధిష్ట మే క్లుప్తం మే క్లుప్తం క్లుప్తం మే మే క్లుప్తం చ క్లుప్తం మే మే క్లుప్తం చ మే క్లుప్తి క్లుప్తిర్మేత మే క్లుప్తి క్లుప్తిశ్చ క్లుప్తి క్లుప్తిష్ట మే మే చ క్లుప్తి క్లుప్తిష్ట మే మతిర్మతిర్మే మే మతిష్ట మతిర్మే మే మతిష్ట మే మే చ మే సుమతి సుమతి మే చ మే సుమతి సుమతిష్ట సుమతి సుమతిష్ట మే మే చ సుమతి సుమతిష్ట మే మే మే చ మే షంచ దశగో షంచ మే మే దశగో షంచ మే మే మయో మయో మే మే మయశ్చ దమయో మే మే మయశ్చ మే మే చ మే ప్రియం ప్రియం మే చ మే ప్రియం ప్రియం ప్రియం మే మే ప్రియం ప్రియం చ మే మే చ ప్రియం ప్రియం చ మే మే చ మే ను కామో మే మే ను కామశ్చ తాను కామో మే మే ను కామశ్చ కామశ్చాను కామో కామశ్చ మే మే చాను కామో అను కామశ్చ మే అను కామ ఇత్యాను కామః మే మే కామశ్చ మే మే కామో మే మే కామశ్చ కామశ్చ మే మే చ మే సౌ మనస సౌ మనసో మే చ మే సౌ మనస సౌ మనసో మే మే సౌ మనసస్ మనసో మే మే సౌ మనసస్ మనసస్ సౌ మనసస్ మే మే సౌ మనసస్ మనసస్ మే మే భద్రం భద్రం మే భద్రం మే భద్రం భద్రం మే మే భద్రం చ భద్రం మే మే భద్రం చ భద్రం మే మే చ భద్రం మే శ్రేయ శ్రేయో మే చ మే శ్రేయ శ్రేయ శ్రేయో మే శ్రేయ శ్రేయ శ్రేయ శ్రేయ శ్రేయ మే మే దశ్రేయ శ్రేయశ్చ మే మే వస్యో వస్యో మే మే వస్యశ్చ దవస్యో మే మే వస్యశ్చ మే మే చ మే శ్రోయశో మే చ మే యశః యశశ్చ జయశో యశశ్చ మే మే జయశో యశశ్చ మే మే భగో భగో మే మే భగశ్చ భగో మే మే భగశ్చ మే మే చ మే ద్రవిణం ద్రవిణం మే చ మే ద్రవిణం ద్రవిణం మే మే ద్రవిణం ద్రవిణం చ మే మే ద్రవిణం ద్రవిణం చ మే మే యంత యంత మే మే యంత యంత మే మే యంత మే మే చ మే ధత్త ధత్త మే చ మే ధత్త దత్త చ మే మే చ దత్త దత్త చ మే క్షేమ క్షేమ మే చ క్షేమ క్షేమ మే మే క్షేమశ్చ దక్షేమో మే మే క్షేమశ్చ క్షేమ మే మే చ మే ధృత ధృతర్మే చ మే ధృతి ధృతిష్ట ధృత ధృతిష్ట మే మే చ ధృత ధృతిష్ట మే మే చ మే విశ్వం విశ్వం మే చ మే విశ్వం మే విశ్వం విశ్వం మే మే విశ్వం చ విశ్వం మే మే విశ్వం చ విశ్వం మే మే చ మే మహో మహో మే చ మే మహః మహశ్చ మహో మహశ్చ మే మే చ మహో మహశ్చ మే మే సంవిత్ సంవిన్ మే మే సంవిచ్చ చ సంవిన్ మే మే సంవిచ్చ సంవిదితి సంవిత్ మే జ్ఞాత్రం జ్ఞాత్రం మే మే జ్ఞాత్రం చ జ్ఞాత్రం మే మే జ్ఞాత్రం చ జ్ఞాత్రం కృషిష్ట కృషిష్ట మే మే కృషిష్ట కృషిష్ట మే వృష్టిర్వృష్టిర్మే మే వృష్టిష్ట వృష్టం మే మే వృష్టిశ్చ వృష్టిర్వృష్టిష్టమే మే వృష్టిర్ మే జైత్రం జైత్రం మే చ మే జైత్రం జైత్రం మే మే జైత్రం జైత్రం చ మే మే జైత్రం జైత్రం చ మే మహోద్భిద్యమోద్భిద్యం మే మహోద్భిద్యమోద్భిద్యం మే మహోద్భిద్యం చౌద్భిద్యం మే మహోద్భిద్యం చౌద్భిద్యమోద్భిద్యం మే రయిరయం మే మే రయశ్చ రయిర్మే మే రయిశ్చ మే మే చ మే రాజో రాజో మే చ మే రాజ రాజో మే రాజో రాజశ్చ మే మే చ రాజో రాజశ్చ మే పుష్టం మే పుష్టం పుష్టం మే మే పుష్టం చ పుష్టం మే మే పుష్టం చ మే చ మే పుష్టి పుష్టర్మే చ మే పుష్టి పుష్టిర్మే మే పుష్టి పుష్టి పుష్టి మే మే చ పుష్టి పుష్టి మే మే విభు విభు మే మే విభు చ విభు మే మే విభు చ విభు విభు చ మే విభు విభు మే మే ప్రభు ప్రభు మే మే ప్రభు మే ప్రభు ప్రభు మే మే ప్రభు చ ప్రభు చ ప్రభు ప్రభు చ మే మే చ ప్రభు ప్రభు చ మే ప్రభేద ప్రభో మే మే చ మే బహు బహు మే చ మే బహు మే బహు బహు మే మే బహు చ బహు మే మే బహు చ బహు బహు చ మే మే చ బహు బహు చ మే మే మే చ మే భూయో భూయో మే చ మే భూజ భూయో భూయో మే మే భూయస్త భూయో మే మే భూయశ్చ భూయశ్చ భోజో భోజశ్చ మే మే చ భోజో భోజశ్చ మే మే చ మే పూర్ణం పూర్ణం మే చ మే పూర్ణం మే పూర్ణం పూర్ణం మే మే పూర్ణం చ పూర్ణం మే మే పూర్ణం చ పూర్ణం చ పూర్ణం పూర్ణం చ మే మే చ పూర్ణం పూర్ణం చ మే మే చ మే పూర్ణతరం పూర్ణతరం మే చ మే పూర్ణతరం పూర్ణతరం పూర్ణతరం మే మే పూర్ణతరం చ పూర్ణతరం మే మే పూర్ణతరం చ పూర్ణతరం చ పూర్ణతరం పూర్ణతరం చ మే మే చ పూర్ణతరం పూర్ణతరం చ మే పూర్ణతరమితి పూర్ణతరం మే మే చ మే క్షిరక్షతం మే చ మే క్షితి అక్షతిష్టదాక్షతిరక్షతిష్ట మే మే చాక్షతిరక్షతిష్ట మే మే పూజవా పూజవా మే మే పూజవాశ్చ పూజవా మే మే పూజవాశ్చ పూజవాశ్చ మే మే చ పూజవా మే మే నమన్నం మే చ మే అన్నం అన్నం చ చాన్నమన్నం చ మే మే చాన్నమన్నం చ మే మే క్షుదక్షం మే మే క్షుచ్చాక్షున్ మే మే క్షుచ్చాక్షులక్ష మే మే చ మే బ్రీహజో బ్రీహజో మే చ మే బ్రీహజ బ్రీహజో బ్రీహజో మే మే బ్రీహయస్ బ్రీహజో మే మే బ్రీహయస్ బ్రీహయస్ బ్రీహజో బ్రీహజస్ మే మే చ బ్రీహజో బ్రీహజస్ మే మే చ వాజవా మే చ మే జవా మే వాజవా మే మే జవా మే మే జవా వాజవా మే మే మే మాషా మాషా మే చ మే మాషా మాషా మాషా మే మే మాషా మాషా మే మే మాషా మాషా మాషా మాషా ఆశ్చ మే మే చ మాషా మాషా ఆశ్చ మే మే మే తిలాస్తిలా మే మేతిలా ఆశ్చ జతిలా మే మేతిలా ఆశ్చ తిలాస్తిలా మే మే చ మే ముద్గా ముద్గా మే చ మే ముద్గా ముద్గాశ్చ చ ముద్గా ముద్గాశ్చ మే మే చ ముద్గా ముద్గాశ్చ మే మే ఖల్వా మే ఖల్వా ఖల్వా మే మే ఖల్వాశ్చ ఖల్వా మే మే ఖల్వాశ్చ ఖల్వా మే మే చ మే గోధూమా గోధూమా మే చ మే గోధూమా గోధూమా గోధూమా మే మే గోధూమా గోధూమాశ్చ గోధూమా గోధూమాశ్చ మే చ గోధూమా గోధూమాశ్చ మే మసురా మసురా మే మసురాశ్చ మసురా మే మసురాశ్చ మసురా మే ప్రియంగవ ప్రియంగవ మే చ మే ప్రియంగవ ప్రియంగవ ప్రియంగవ మే ప్రియంగవశ్చ ప్రియంగవ ప్రియంగవశ్చ మే చ ప్రియంగవ ప్రియంగవశ్చ మే నవో నవో మే మేణవశ్చ చాణవో మే మేణవశ్చ మే చ మే శ్యామకా శ్యామకా మే చ మే శ్యామకా శ్యామకాశ్చ మే చ శ్యామకాశ్చ మే నివారా నివారా మే నివారాశ్చ నివారా మే నివారాశ్చ అస్మాచతాస్మాస్మాచ మేచాస్మాస్మాచ మే మృత్తికా మృత్తికా మే మృత్తికా చ మృత్తికా మే మృత్తికా చ మృత్తికా చ మే గిరయో గిరయో మే చ మే గిరయ గిరయో గిరయో గిరయశ్చ మే మే చ గిరయో గిరయశ్చ మే మే పర్పద పర్పద మే మే పర్పద పర్పద మే పర్పద మే మే పర్పద మే మే చ మే సికతాస్తికత మే చ మే సికత సికతాస్తికత మే మే సికతాస్తికత మే మే వనస్పత యో వనస్పత యో మే మే వనస్పత యశ్చ ద వనస్పత యో మే మే వనస్పత యశ్చ మే మే చ మే హిరణ్యగో హిరణ్యం మే చ మే హిరణ్యం హిరణ్యం చ హిరణ్యగో హిరణ్యం చ మే మే చ హిరణ్యగో హిరణ్యం చ మే మే చ మే యో మే చ మే యః మే యో యో మే మే యశ్చ చాయో మే మే యశ్చ మే మే చ మే సీసగో సీసం మే చ మే సీసం సీసం చ సీసగో సీసం చ మే మే చ సీసగో సీసం చ మే మే మే చ మేత్రపుత్రపు మే చ మేత్రపు మేత్రపుత్రపు మే మేత్రపుశ్చ త్రపుశ్చ మే మే చ మే శ్యామగ్న శ్యామం మే చ మే శ్యామం శ్యామగ్న శ్యామం మే మే శ్యామం చ శ్యామం మే మే శ్యామం చ శ్యామం చ శ్యామగ్న శ్యామం చ మే మే లోహం లోహం మే మే లోహం చ లోహం మే మే లోహం చ లోహం మే మే చ లోహం లోహం చ మే మే మే చ మే అగ్నిరగ్నిర్మేత మే అగ్ని అగ్నిశ్చ మే మే చాగ్నిరగ్నిశ్చ మే మే చ మహాపో మే చ మహాపశ్చ చాపో మే మహాపశ్చ మే మే చ మే విరుధో విరుధో మే చ మే విరుధ విరుధో విరుధో మే మే విరుధశ్చ విరుధో మే మే విరుధశ్చ విరుధశ్చ విరుధో విరుధశ్చ మే మే చ విరుధో విరుధశ్చ మే మే చ ఔషధయ ఔషధయో మే చ ఔషధయ ఔషధయ ఔషధయో మే మహోషధయశ్చ ఔషధయ మే మే చ మే కృష్ణపత్స్యం కృష్ణపత్స్యం మే చ మే కృష్ణపత్స్యం కృష్ణపత్స్యం మే మే కృష్ణపత్స్యం చ కృష్ణపత్స్యం మే మే కృష్ణపత్స్యం చ కృష్ణపత్స్యం చ కృష్ణపత్స్యం కృష్ణపత్స్యం చ మే మే చ మే కృష్ణపత్స్యం కృష్ణపత్స్యం మే చ మే కృష్ణపత్స్యం కృష్ణపత్స్యం చ జాగృష్టమత్యమగృష్టవత్స్యంజ మే మే చాగృష్టమత్యమగృష్టవత్స్యంజ మే ఇంద్రో మే మహేంద్రశ్చ చేంద్రో మే మహేంద్రశ్చ మే పూషా పూషా మే చ మే పూషా పూషా పూషా మే మే పూషా చ పూషా మే మే పూషా చ పూషా చ పూషా పూషా చ మే పూషా పూషా చ మే మే చ ఇంద్ర ఇంద్ర మే చ ఇంద్ర ఇంద్ర మే మహ ఇంద్రశ్చ చేంద్రో మే మహ ఇంద్ర మే ఇంద్ర ఇంద్రశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రశ్చ మే మే చ మే బృహస్పతిర్ బృహస్పతి మే చ మే బృహస్పతి బృహస్పతి మే బృహస్పతి బృహస్పతి మే మే చ బృహస్పతి బృహస్పతి మే మే చ ఇంద్ర ఇంద్ర మే చ ఇంద్ర ఇంద్ర మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ మే మిత్రో మిత్రో మే చ మే మిత్ర మిత్రో మే మే మిత్రశ్చ మిత్రో మే మే మిత్రశ్చ మిత్రశ్చ మిత్రో మిత్రశ్చ మే మే చ మిత్రో మిత్రశ్చ మే మే చ మ ఇంద్ర ఇంద్రో మే చ మ ఇంద్ర ఇంద్ర ఇంద్ర మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ మే చ ఇంద్రశ్చ మే మే చ మే వరుణో వరుణో మే చ మే వరుణ వరుణశ్చ చ వరుణో వరుణశ్చ మే మే చ వరుణో వరుణశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్ర మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రశ్చ మే మే మే చ మే త్వష్ట మే చ మే త్వష్ట త్వష్ట మే మే త్వష్ట మే మే త్వష్ట త్వష్ట చ మే మే తత్వష్టాత్వష్ట చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రశ్చ మే మే మే చ మే ధాత మే చ మే ధాత ధాత మే మే ధాత ధాత మే మే ధాత ధాత చ ధాత ధాత చ మే చ ధాత ధాత చ మే మే చ మ ఇంద్ర ఇంద్రో మే చ మ ఇంద్ర ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ మే విష్ణుర్విష్ణుర్మే చ మే విష్ణు విష్ణుర్మే విష్ణుర్విష్ణుశ్చ మే మే చ విష్ణుర్విష్ణుశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ మే మే చ మేష్విన వశ్వినౌ మే చ మేష్వినౌ అశ్వినౌ మే మేష్వినౌ అశ్వినౌ చ మే మే చాశ్విన వశ్వినౌ చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ ఇంద్ర మే మే చ మే మరుతో మే చ మే మరుత మరుత మే మే మరుతస్ మరుత మే మే మరుతశ్చ మరుతశ్చ మరుతో మరుతశ్చ మే మే చ మరుతో మరుతశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చ చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చ మే మే చ ఇంద్ర ఇంద్రశ్చ మే మే చ విశ్వే విశ్వే మే చ మే విశ్వే విశ్వే విశ్వే మే విశ్వే చ విశ్వే మే విశ్వే చ విశ్వే విశ్వే చ మే మే చ విశ్వే విశ్వే చ మే మే దేవా దేవా మే మే దేవా ఇంద్ర ఇంద్రో దేవా మే మే దేవా ఇంద్ర ఇంద్రో దేవా దేవా ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే పృథివీ మే చే పృథివీ పృథివీ మే మే పృథివీ చ పృథివీ మే మే పృథివీ చ పృథివీ మే మే చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ మ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్రశ్చేంద్రో మే మ ఇంద్రశ్చ ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మేంద్ర ఇంద్రశ్చ మే మే అంతరిక్షమంతరిక్షం మే మేంతరిక్షమంతరిక్షం మే మేంతరిక్షం చాంతరిక్షం మే మేంతరిక్షం చాంతరిక్షం చ మే మే చ ఇంద్ర ఇంద్రో మే చ ఇంద్ర ఇంద్రో మే మ ఇంద్ర శ్రుతేంద్రో మే మహింద్రశ్చ ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే మేద్యోర్మే మేద్యౌశ్చ దద్యోర్మే మేద్యౌశ్చ మే మే చ తమ ఇంద్ర ఇంద్రో మే చ తమ ఇంద్ర ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే దిశో దిశో మే మే దిశశ్చ దిశో మే మే దిశశ్చ దిశో మే మే చ తమ ఇంద్ర ఇంద్రో మే చ తమ ఇంద్ర ఇంద్రో మే మహింద్రశ్చేంద్ర మే మహింద్రశ్చ ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే మే మూర్ధ మూర్ధ మే మే మూర్ధ చ మూర్ధ మే మే మూర్ధ చ మూర్ధ మూర్ధ మే మే చ తమ ఇంద్ర ఇంద్రో మే చ తమ ఇంద్ర ఇంద్రశ్చేంద్ర ఇంద్రశ్చ మే మే చేంద్ర ఇంద్రశ్చ మే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి మే మే ప్రజాపతి ప్రజాపతి మే మే ప్రజాపతి ప్రజాపతి మే మే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి మే మహింద్రశ్చ చేంద్ర మే మహింద్రశ్చ మే మే చ మే రఘోషుష్ట చాగోషు రఘోషుష్ట మే మే చాగోషు రఘోషుష్ట మే మే రశ్మి రశ్మిర్మే మే రశ్మిశ్చ రశ్మిర్మే మే రశ్మిశ్చ రశ్మిశ్చ మే మే చ రశ్మి రశ్మి మే దాభ్యో దాభ్యో మే చ మే దాభ్యో దాభ్యశ్చ మే మే చాదాభ్యో దాభ్యశ్చ మే మేధిపతిరధిపతిర్మే మేధిపతిష్ట చాధిపతిర్మే మేధిపతిష్ట అధిపతిరిత్యధిపతి ఉపాగోషుర్మేమ ఉపాగోషశ్చ చోపాగోషుర్మేమ ఉపాగోషుశ్చ ఉపాగోషురిత్యోపాగోషుర్యామోంతర్యామో మే మేంతర్యామశ్చ చాంతర్యామో మే మేంతర్యామశ్చ ఇంద్రవాయవో మే మహీంద్రవాయవశ్చ చైంద్రవాయవో మే మహీంద్రవాయవశ్చ ఇంద్రవాయవశ్చ ఇంద్రవాయవ మే మైత్రావరుణో మయీత్రావరుణో మే మే మైత్రావరుణశ్చ చ మైత్రావరుణో మే మే మైత్రావరుణశ్చ మైత్రావరుణ ఇది మైత్రావరుణ మహాశ్వినో మే మహాశ్వినశ్చ చాశ్వినో మే మహాశ్వినశ్చ మే మే చ మే ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థానో మే చ మే ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన మే మే ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన ప్రతి ప్రస్థాన మే ప్రతి మే మే చ మే శుక్ర శుక్రో మే చ మే శుక్ర శుక్రో మే మే శుక్రశ్చ శుక్రో మే మే శుక్రశ్చ శుక్రశ్చ శుక్ర శుక్రశ్చ మే మే చ శుక్ర శుక్రశ్చ మే మే మంత్రి మంత్రి మే మే మంత్రి తజ మంత్రి మే మే మంత్రి చ మంత్రి మే మే చమ ఆగ్రయణ ఆగ్రయణో మే చమ ఆగ్రయణ ఆగ్రయణ ఆగ్రయణో మే మగ్రయణ ఆగ్రయణ మే మే చాగ్రయణ ఆగ్రయణ మే వైశ్వదేవో వైశ్వదేవో మే మే వైశ్వదేవశ్చ వైశ్వదేవో మే మే వైశ్వదేవశ్చ వైశ్వదేవ ఇది వైశ్వదేవ మే ధ్రువో ధ్రువో మే మే ధ్రువశ్చ ధ్రువో మే మే ధ్రువశ్చ మే మే తజ మే వైశ్వానరో వైశ్వానరో మే తజ మే వైశ్వానర వైశ్వానరో వైశ్వానరో మే మే వైశ్వానరస్ చ వైశ్వానరో మే మే వైశ్వానరస్ చ వైశ్వానరో మరుదుగ్రహ అర్ధగ్రహ మే మరుదుగ్రహాశ్చర్తగ్రహ మే మరుదుగ్రహాశ్చ అర్ధగ్రహ ఇత్యరుదుగ్రహ అధిగ్రాహ్యా మే మే దిగ్రాహ్యా ఆశ్రదాదిగ్రాహ్యా మే మే దిగ్రాహ్యా ఆశ్రదాదిగ్రాహ్యా అధిగ్రాహ్యా అధిగ్రాహ్యా ఐంద్రాగ్నో మే మహీంద్రాగ్నశ్చ ఇంద్రాగ్నో మే మహీంద్రాగ్నశ్చ ఐంద్రాగ్న ఇంద్రాగ్న మే వైశ్వదేవో వైశ్వదేవో మే మే వైశ్వదేవశ్చ వైశ్వదేవో మే మే వైశ్వదేవశ్చ వైశ్వదేవ ఇది వైశ్వదేవ మే మరుత్పదీయా మరుత్పదీయా మే మే మరుత్పదీయా ఆశ్చ మరుత్పదీయా మే మే మరుత్పదీయా మరుత్పదీయా మే మహేంద్రో మహేంద్రో మే తజ మే మహేంద్ర మహేంద్రో మహేంద్రశ్చ మే మే చ మహేంద్రో మహేంద్రశ్చ మే మహేంద్ర ఇది మహా మే మే చ తమ ఆదిత్య ఆదిత్యో మే చ తమ ఆదిత్య ఆదిత్యో మే మహాదిత్యశ్చ ఆదిత్యశ్చ మే మే చాదిత్య ఆదిత్యశ్చ మే మే సావిత్ర సావిత్రో మే మే సావిత్రశ్చ సావిత్రో మే మే సావిత్రశ్చ సావిత్రశ్చ మే చ మే సారస్వత సారస్వతో మే చ మే సారస్వత సారస్వతో మే మే సారస్వతస్ మే మే సారస్వత సారస్వత సారస్వత మే మే చ సారస్వత సారస్వత మే పౌష్ణ పౌష్ణో మే పౌష్ణ మే మే పౌష్ణశ్చ పౌష్ణో మే మే పౌష్ణశ్చ పౌష్ణశ్చ మే మే మే పాత్నీవత పాత్నీవతో మే మే పాత్నీవత పాత్నీవత పాత్నీవత మే మే పాత్నీవత పాత్నివతశ్చ మే పాత్నివత ఇది పాత్నివత చ మే మే చ మే హారియో జనో హారియో జనో మే చ మే హారియో జన హారియో జనో హారియో జనో మే మే హారియో జనశ్చిత హారియో జనో మే మే హారియో జనశ్చ హారియో జనశ్చిత హారియో జనో హారియో జనశ్చ మే మే చ హారియో జనో హారియో జనశ్చ మే హారియో జన ఇది హారియో జన చ మే మే చ మే ఇద్భశ్చ చేద్భ ఇద్భశ్చ మే మే చేద్భ ఇద్భశ్చ మే మే బరిహర్ పరిహర్ మే మే బరిహిష్ట చ బరిహర్ మే మే బరిహిష్ట మే మే చ మే వేదర్వేదం మే చ మే వేది మే దుర్వేదం మే మే వేదిష్ట మే మే చ మే దుర్వేదిష్ట మే మే ధిష్ణ్యా మే మేధిష్ణ్యాష్టధిష్ణ్యా మే మేధిష్ణ్యాష్ట మే మే చ మే స్పృత స్పృతో మే చ మే స్పృత స్పృతశ్చ తస్పృత స్పృతశ్చ మే మే తస్పృత స్పృతశ్చ మే మే చ మసాశ్చ మసా మే చ మసా మసా మే మే చ మసాశ్చ చ మసా మే మే చ మసాశ్చ మే మే చ మే గ్రావాణో గ్రావాణో మే చ మే గ్రావాణ గ్రావాణో గ్రావాణో మే గ్రావాణస్ గ్రావాణశ్చ మే మే చ గ్రావాణో గ్రావాణశ్చ మే మే స్వరవ స్వరవో మే చ మే స్వరవ స్వరవ స్వరవో మే మే స్వరవశ్చ స్వరవో మే మే స్వరవశ్చ మే మే తమ ఉపరవా ఉపరవా మే తమ ఉపరవా ఉపరవా మే మక ఉపరవాశ మే మక ఉపరవాశ ఉపరవాశ్చ మే మే చోపరవా ఉపరవాశ్చ మే ఉపరవా మే మే చ మే ధిషవణే అధిషవణే మే చ మే ధిషవణే అధిషవణే మే మే ధిషవణే ధిషవణే మే మే ధిషవణే అధిషవణే చ మే మే ధిషవణే అధిషవణే చ మే ధిషవణే మే చ మే ద్రోణకలశో ద్రోణకలశో మే చ మే ద్రోణకలశ ద్రోణకలశో మే మే ద్రోణకలశ ద్రోణకలశ్చ మే మే ద్రోణకలశో ద్రోణకలశ్చ మే ద్రోణకలశ మే మే చ మే వాయవ్యాని వాయవ్యాని మే చ మే వాయవ్యాని వాయవ్యాని వాయవ్యాని మే మే వాయవ్యాని వాయవ్యాని చ మే మే చ వాయవ్యాని వాయవ్యాని చ మే మే పోత భృత్ పోత భృన్ మే మే పోత భృత్య చ పోత భృన్ మే మే పోత భృత్య పోత భృతి పోత భృత మే ఆధవనీయ ఆధవనీయ మే మహాధవనీయశ్చ ఆధవనీయ మే మహాధవనీయశ్చ ఆధవనీయ ఆధవనీయ ఆధవనీయ మే ఆధవనీయ్రమాగ్నేధ్రం మే మహాగ్నేధ్రం చాగ్నేధ్రం మే మహాగ్నేధ్రం మేహవర్ధానగోహవర్ధానం మే మేహవర్ధానం చ హవర్ధానం మే మేహవర్ధానం చ హవర్ధానమితి హవే ధ్యానం మే గృహ గృహ మే మే గృహాశ్చ చ గృహ మే మే గృహాశ్చ మే మే చ మే సదస్తదో మే చ మే సదః సదశ్చ చ సదస్తదశ్చ మే మే చ సదస్తదశ్చ మే మే పురోడాశా పురోడాశా మే చ మే పురోడాశా మే పురోడాశా పురోడాశా పురోడాశా మే మే పురోడాశా ఆశ్చిత పురోడాశా మే మే పురోడాశా ఆశ్చ పచతా దీక్షా దీక్షా చ మే మే చ దీక్షా దీక్షా చ మే మేతపస్తపో మే మేతపశ్చ జతపో మే మేతపశ్చ జతపస్తవశ్చ మే మే జతపస్తవశ్చ మే మే చమరుతుర్మే చమరుతు ఋతుర్మే చతుర్ ఋతుశ్చ మే మే చతుర్ ఋతుశ్చ మే మే వ్రతం వ్రతం మే మే వ్రతం మే వ్రతం మే మే వ్రతం చే మే చ మే హోరాత్రయోర్హోరాత్రయోర్మే చ మే హోరాత్రయోర్మే వృష్ట్యా హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే బృహద్రథంతరే వృష్ట్యా హోరాత్రయోర్హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే వృష్ట్యా బృహద్రథంతరే బృహద్రథంతరే వృష్ట్యా వృష్ట్యా బృహద్రథంతరే చ బృహద్రథంతరే వృష్ట్యా వృష్ట్యా బృహద్రథంతరే చ బృహద్రథంతరే ఇది బృహద్ రథంతరే యజ్ఞేన యజ్ఞేన మే మే యజ్ఞేన కల్పేతాం కల్పేతాం యజ్ఞేన మే మే యజ్ఞేన కల్పేతాం కల్పేతామిది మే మే చే వత్స వత్స మే చ మే వత్స వత్స మే మే వత్స వత్స వత్స వత్స మే మే చ వత్స వత్స మేత్రియ విస్త్రియవర్మే మేత్రియ విశ్చత్రియవర్మే మేత్రియ విశ్చిత్రియ అవి మేత్రియవీ మే మేత్రియవీ చియవీ మే మేత్రియవీ చియవీత్రి అవిత్యవాణ్ మే మేదిత్యవాచ్యదిత్యవాణ్ మే మేదిత్యవాచ్యవాడిత్యవాట్ మేదిత్యౌహీ మే మేదిత్యౌహీ చదిత్యౌహీ మే మేదిత్యౌహీ చౌహీ మే చ మే పంచావిః పంచావిర్మే చ మే పంచావిః పంచావిశ్చ పంచావిః పంచావిశ్చ మే మే చ పంచావిః పంచావిశ్చ మే మే మే చ మే పంచావీ పంచావీ మే చ మే పంచావీ పంచావీ మే మే పంచావీ పంచావీ చ మే మే చ పంచావీ పంచావీ చ మే పంచ మే మే చ మే ప్రవక్స త్రివక్సో మే చ మే త్రివక్స త్రివక్సో మే మే త్రివక్స త్రివక్స మే మే త్రివక్స త్రివక్స మే మే మే చ మే ప్రవక్స త్రివక్స మే చ మే త్రివక్స త్రివక్స మే మే త్రివక్స త్రివక్స మే మే చ ప్రవక్స త్రివక్స చ మే మే మే చ మే తుర్యవాట్ తుర్యమాణ్ మే చ మే తుర్యవాచ్యవాచ్యవాచ్యవాచ్యవాచ్ తుర్యవాచ్య మే మే చతుర్యవాట్ తుర్యవాచ్య మే మే మే చ మే తుర్యౌహీ తుర్యౌహీ మే చ మే తుర్యౌహీ తుర్యౌహీ చ తుర్యౌహీ తుర్యౌహీ చ మే మే చతుర్యౌహీ తుర్యౌహీ చ మే మే చ మే కల్పదాం కల్పదాం యజ్ఞేన కల్పదాం యజ్ఞేన కల్పదాం యజ్ఞేన కల్పదాం యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞ కల్పతాం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం యజ్ఞ యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన యజ్ఞో యజ్ఞో యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన యజ్ఞో యజ్ఞో యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞేన కల్పతాం ఏకత్రిగోషదేకత్రిగోషన్మే చ మే త్రయస్త్రిగోషత్ మే త్రయస్త్రిగోషత్ త్రయస్త్రిగోషన్మే మే త్రయస్త్రిగోషత్ చ త్రయస్త్రిగోషత్ మూర్ధా చ మూర్ధా చ మూర్ధా చ వ్యశ్నియో వ్యశ్నియ రథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైరథైర్జాతరథైర హిరణ్యజైరితి హిరణ్యజై అగ్నిరింద్ర ఇంద్రో అగ్నిరగ్నిరింద్రో బృహస్పతిర్బృహస్పతిరింద్రో అగ్నిరగ్నిరింద్రో బృహస్పతి ఇంద్రో బృహస్పతిర్బృహస్పతిరింద్ర ఇంద్రో బృహస్పతిర్మరుతో మరుతో బృహస్పతిరింద్ర ఇంద్రో బృహస్పతిర్మరుత బృహస్పతిర్మరుతో మరుతో బృహస్పతిర్బృహస్పతిర్మరుత స్వమపీతయే సోమపీతయే మరుతో బృహస్పతిర్బృహస్పతిర్మరుత స్వమపీతయే మరుత స్వమపీతయే సోమపీతయే మరుతో మరుత స్వమపీతయే వాజే వాజే పతాపత వాజే వాజే వాజే వాజే పత వాజినో వాజినో పత వాజే వాజే వాజే వాజే పత వాజిన అవత వాజినో వాజినో వతాపత వాజినో నో నో వాజినో వతాపత వాజినో నహ లోధనేషు ధనేషు నో లోధనేషు విప్రా విప్రాధనేషు నో లోధనేషు విప్రా అమృత అమృత విప్రా విప్రా అమృత అర్థజ్ఞా అర్థజ్ఞా అమృత విప్రా విప్రా అమృత అర్థజ్ఞా అర్థజ్ఞా అమృత అమృత అర్థజ్ఞా మధ్వపిబత పిబత మధ్వో మధ్వ పిబత మాదయధ్వం మాదయధ్వం పిబత మధ్వో మధ్వ పిబత మాదయధ్వం మాదయధ్వం మాదయధ్వం మాదయధ్వం మాదయధ్వం దృప్తయాత దృప్తా మాదయధ్వం మాదయధ్వం దృప్తయాత వాజ పురస్తాద్వాజో వాజ పురస్తాదుతోత పురస్తాద్వాజో వాజ పురస్తాదుత అంతరిక్షే దివి దివ్యంతరిక్షే పజ పయో అంతరిక్షే దివి దివి దివ్యంతరిక్షేపయ పయో అంతరిక్షే అంతరిక్షేపయోధాన్ ధాంపయో అంతరిక్షే అంతరిక్షేపయోధాన్ధాంపయోధాన్ప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్రతిశప్ర సంతు మహ్యం మహ్యకు సంతు సంతు మహ్యం సమ్మా మాసకు సమ్మా సృజామి సృజామి మాసకు సమ్మా సృజామి సృజామి పయసా పయసా సృజామి సృజామి పయసా కృతేన కృతేన పయసా సృజామి సృజామి పయసా కృతేన కృతేన పయసా పయసా కృతేన సకో సంకృతేన పయసా పయసా కృతేన సకో సంకృతేన కృతేన సమ్మా సంకృతేన కృతేన సమ్మా మా సృజామి సృజామి మా సృజామ్యపో అపసృజామి మా సృజామ్యపః అపసృజామి సృజామ్యపోషధీభిరోషధీభిరపసృజామి సృజామ్యపోషధీభిరోషధీభిరపో అపఔషధీభిరిత్యోషధీభిః సోహమహోషసోహం వాజం వాజమహోషసోహం వాజం వాజకోసనేయకోసనేయం వాజం వాజకోసనేయమగ్నే అగ్నే సనేయం వాజం వాజకోసనేయమగ్నే అగ్న ఇత్యగ్నే సమనసా విరూపే విరూపే సమనసా సమనసా విరూపే ధాపజేతే ధాపజేతే విరూపే సమనసా సమనసా విరూపే ధాపజేతేరూపే ధాపజేతే ధాపజేతే విరూపే విరూపే ధాపజేతే శిశుకో శిశుం ధాపజేతే విరూపే విరూపే ధాపజేతే శిశుం ధాపజేతే శిశుకోశం ధాపజేతే ధాపజేతే శిశుమేకమేకకోశం ధాపజేతే ధాపజేతే శిశుమేకం శిశుమేకమేకగో శిశుకో శిశుమేకగో సమీతి సమీతి ఏకగో శిశుకో శిశుమేకగో సమీతి సమీతి ఇది సమీతి క్షామా రుక్మో రుక్మః క్షామ క్షామ రుక్మో అంతరంత రుక్మః క్షామ క్షామ రుక్మో అంత అంతరంత రుక్మో అంతర్వివ్యంతర్వివ్యంతరంతర్విభాతి భాదివ్యంతరంతర్విభాతి దేవా దేవా భాతి భాతి దేవా అగ్నిమగ్నిం దేవా భాతి భాతి దేవా అగ్నిం దేవా అగ్నిమగ్నిం దేవా దేవా అగ్నిం ధారయన్ ధారయన్ అగ్నిం దేవా దేవా అగ్నిం ధారయన్ అగ్నిం ధారయన్ ధారయన్ అగ్నిమగ్నిం ధారయన్ ద్రవిడోదా ద్రవిడోదా ధారయన్ అగ్నిమగ్నిం ధారయన్ ద్రవిడోదా ద్రవిడోదా ఇది ద్రవిణ దినభస్వానస్య దినభస్వానార్ద్రదానుః స్వానార్ద్రదానుః శంభో శంభోరార్ద్రదానుః శంభోర్మయో భోర్మయోభో శంభోరార్ద్రదానుః శంభోర్మయోభో శంభోర్మయోభోర్మయోభో శంభో శంభోర్మయోభోరభ్యభిమయోభో శంభో శంభోర్మయోభోరభి భోరిభిమయోభోర్మయోభోరభిమామాభిమయోభోర్మయోభోరభిమాభిమయోభోరభిమా అభిమామాభ్యభిమా వాహి వాహి మాభ్యభిమా వాహి వాహి వాహి మామాహి స్వాహ స్వాహ వాహి మామాహి స్వాహ వాహి స్వాహ స్వాహ వాహి వాహి స్వాహ మారుతో మారుత స్వాహ వాహి వాహి స్వాహ మారుత స్వాహ మారుతో మారుత స్వాహ స్వాహ మారుతో శ్రీ మారుత స్వాహ స్వాహ మారుతోసి మారుతో శ్రీ మారుతో మారుతోసి మరుత మరుతామసి మారుతో మారుతోసి మరుత మరుత మరుతమస్తి మరుత అంగణో గణో మరుతమస్తి మరుత అంగణ మరుత అంగణో గణో మరుత మరుత అంగణ శంభో శంభోర్గణో మరుత మరుత అంగణ శంభో శంభో శంభోర్గణ గణ శంభోర్మయోభో శంభోర్గణోగణశంభోర్మయోభో శంభోర్మయోభో శంభోర్మయోభోరభ్యభిమయోభో శంభో శంభోర్మయోభోరే మయోభోరభ్యభిమయోభోర్మయోభోరభిమామాభిమయోభోర్మయోభోరభిమాభిమా వాహి వాహి మాభ్యభిమా వాహి వాహి వాహి మామాహి స్వాహ స్వాహ వాహి మామాహి స్వాహ వాహి స్వాహ స్వాహ వాహి వాహి స్వాహ వస్యుర వస్యు స్వాహ వాహి వాహి స్వాహ వస్యు స్వాహ వస్యుర వస్యు స్వాహ స్వాహ వస్యురస్య వస్యు స్వాహ స్వాహ వస్యురది అవస్యురస్య వస్యుర వస్యుర సిధువస్వాన్ దువస్వానస్య వస్యుర వస్యుర సిధువస్వాన్ దువస్వానస్య సిధువస్వాన్ శంభో శంభోర్ధువస్వానస్య సిధువస్వాన్ శంభో దువస్వాన్ శంభో శంభోర్ధువస్వాన్ దువస్వాన్ శంభోర్మయోభోర్మయోభో శంభోర్ధువస్వాన్ దువస్వాన్ శంభోర్మయోభో శంభోర్మయోభోర్మయోభో శంభో శంభోర్మయోభోరభ్యభిమయోభో శంభో శంభోర్మయోభోరభి శంభోరితి శంభోరభ్యభిమయోభోర్మయోభోరభిమామాభిమయోభోర్మయోభోరభిమాయోభోరితి మయా వాహి వాహి మామాహి స్వాహ స్వాహ వాహి మామాహి స్వాహ స్వాహ స్వాహ వాహి వాహి స్వాహ స్వాహేతి స్వాహ రజ్మిజ్మిషవసాయుజ్మిషవసాయుజ్మిషవసా ఘృతేన ఘృతేన శవసాయుజ్మిజ్మిషవసా ఘృతేన ఘృతేన ఘృతేన శవసా శవసా ఘృతేన దివ్యం దివ్యం ఘృతేన శవసా శవసా ఘృతేన దివ్యం ఘృతేన దివ్యం దివ్యం ఘృతేన ఘృతేన దివ్యగోసు వర్ణగోసు వర్ణం దివ్యం ఘృతేన ఘృతేన దివ్యగోసు వర్ణం వర్ణగోసు వర్ణం దివ్యం దివ్యగోసు వర్ణం వయసా వయసాదు వర్ణం వర్ణం వయసా వయసాదు వర్ణగోసు వర్ణం వయసా బృహంతం బృహంతం వయసాదు వర్ణగోసు వర్ణం వయసా బృహంతం వయసా బృహంతం బృహంతం వయసా వయసా బృహంతం వయం వయం తేన తేన వయం పతేమ పతేమ వయం తేన తేన వయం పతేమ పతేమ పతేమ వయం వయం పతేమ ్రధ్నస్య పతేమ పతేమ బ్రధ్నస్య విష్ణవం విష్ణవం బ్రధ్నస్య పతేమ పతేమ బ్రధ్నస్య విష్ణవం విష్ణవం విష్ణవం విష్ణవం విష్ణవగోసు వరుహాణారుహాణ సువర్విష్ణవం విష్ణవగోసు వరుహాణ రుహాణ అభ్యదిరుహాణ అధినాకే నాకే అధిరుహాణారుహాణ అధినాకే అధ్యదినాక ఉత్తమ ఉత్తమే నాకే నాక ఉత్తమే ఇమౌతేత ఇమా విమౌతే పక్షౌ పక్షౌత ఇమా విమౌతే పక్షౌ పక్షౌ పక్షౌ తే పక్షా వజరా వజరౌ పక్షౌ తే పక్షా వజరౌ పక్షా వజరా వజరౌ పక్షౌ పక్షా వజరౌ పతత్రిణ పతత్రిణో అజరౌ పక్షౌ పక్షా వజరౌ పదత్రిణ పదత్రిణోయాభ్యాయాభ్యాంబదత్రిణోయాభ్యాయాభ్యాంబదత్రిణపదత్రిణోయాభ్యా గోరక్షాగోసి రక్షాగోసి యాభ్యాంబదత్రిణపదత్రిణోయాభ్యా గోరక్షాగోసే ఆయురాయుర్ద్యా వా పృథివీ భువనేషు ద్యా వా పృథివీ భువనేషు భువనేషు భువనే రుద్యావా పృథివీద్యావా పృథివీ భువనేష్వర్పితే అర్పితే భువనే రుద్యావా పృథివీద్యావా పృథివీ భువనేష్వర్పితే పృథివీద్యావా భువనేష్వర్పితే అర్పితే భువనే సుభువనేష్వర్పితే ఉద్నో దత్త దత్తోజ్ఞ ఉద్నో దత్తో దధిమ దధిం దత్తోజ్ఞ ఉద్నో దత్తో దధిం దధిం భింత భింతో దధిం దధిం భింత దివో దివో భింతో దధిము దధిం భింత దివ భింత దివో దివో భింత భింత దివ పర్జన్యాత్ పర్జన్యాత్ దివో భింత భింత దివ పర్జన్యాదంతరిక్షాదంతరిక్షాత్ పర్జన్యాత్ పర్జన్యాదంతరిక్షాత్ పృథివ్యా పృథివ్యా అంతరిక్షాత్ పర్జన్యాత్ పర్జన్యాదంతరిక్షాత్ పృథివ్యా పృథివ్యాస్తతః పృథివ్యా పృథివ్యాస్తతో నోనస్తతః పృథివ్యా పృథివ్యాస్తతో నః నోనస్తతస్తతో నవృష్ట్యా వృష్ట్యా నస్తతస్తతో నవృష్ట్యా వృష్ట్యా వృష్ట్యా వృష్ట్యా నో నో వృష్ట్యావత వృష్ట్యావత మూర్ధాస్తి మూర్ధా మూర్ధాది పృథివ్యా పృథివ్యా అది మూర్ధా మూర్ధాద పృథివ్యా పృథివ్యా అస్తి పృథివ్యా నాభిర్నాభ్య పృథివ్యా అస్తి పృథివ్యా పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ పత్నీ ప గచ్చేమ దేవా పుత్రై పుత్రైర్దేవా గచ్చేమ గచ్చేమ దేవా పుత్రై దేవా పుత్రై పుత్రైర్దేవా దేవా పుత్రైర్భ్రాతృభిర్భ్రాతృభిః పుత్రైర్దేవా దేవా పుత్రైర్భ్రాతృభిః పుత్రైర్భ్రాతృభిః పుత్రై పుత్రైర్భ్రాతృభిరుతో భ్రాతృభిః పుత్రై పుత్రైర్భ్రాతృభిరుత భ్రాతృభిరుతో భ్రాతృభిర్ భ్రాతృభిరుత వా బోధ భ్రాతృభిరుతమా భోతోత బాహిరణ్యైరహిరణ్యైర్భూతోత బాహిరణ్యైరణ్యైరణ్యైరితి హిరణ్యై దివ్యాని ధామ ధామ దివ్యాని దివ్యాని ధామ రామేతి ధామ ప్రసగం సంప్రచ్యవధ్వం ప్రసగం సంప్రచ్యవధ్వం ప్రచ్యవధ్వం చ్యవధ్వం ప్రచ్యవధ్వమన్మనుచ్యవధ్వం ప్రచ్యవధ్వమనుచ్యవధ్వం సమన్మను సంప్రసమన్మను సంప్రయాతయాద ప్రయాతయాద ప్రయాతాగ్నే పథ పథోగ్నే పథో దేవజానాన్ దేవజానాన్ పథోగ్నే పథో దేవజానాను దేవజానాన్ దేవజానాన్ పథో దేవజానాన్ గుణధ్వం గుణధ్వం దేవజానాన్ పథ పథో దేవజానాన్ గుణధ్వం దేవజానాన్ కృణుధ్వం గుణధ్వం దేవజానాన్ దేవజానాన్ కృణుధ్వం జానానితి దేవాజానాన్ కృణుధ్వమితి కృణుధ్వం సదస్థే సదస్థే అస్మిన్నస్మిన్ సదస్థే అధ్యది సదస్థే అస్మిన్నస్మిన్ సదస్థే అధ్యసి సదస్థే సదస్థే అధ్యుత్తరస్మిన్నుత్తరస్మిన్నసి సదస్థే సదస్థే అధ్యుత్తరస్మిన్ అధ్యుత్తరస్మిన్నుత్తరస్మిన్నధ్యధ్యుత్తరస్మిను విశ్వే విశ్వ ఉత్తరస్మిన్నధ్యధ్యుత్తరస్మిను విశ్వే విశ్వే విశ్వ ఉత్తరస్మిన్నుత్తరస్మిన్ విశ్వే దేవా దేవా విశ్వ ఉత్తరస్మిన్నుత్తరస్మిన్ విశ్వే దేవా ఉత్తరస్మిన్ నిత్యుతో పరస్మిన్ విశ్వే యజమానో దేవా దేవా యజమానశ్చ యజమానో దేవా దేవా యజమానశ్చ సహస్రగం సహస్రయ్యేన యేన సహస్రం వహసి వహసి సహస్రయ్యేన యేన సహస్రం వహసి వహసి వహసి సహస్రగం సహస్రం వహసి యేన యేన వహసి వహసి యేన ఆగ్నే అగ్నేయేన వహసి వహసి యేన ఆగ్నే అగ్నే సర్వవేదసకం సర్వవేదసమగ్నే అగ్నే సర్వవేదసం తేనేమమిమం తేన తేనేమం యజ్ఞం యజ్ఞమిమం తేన తేనేమం యజ్ఞం యజ్ఞంలో వహవహ నో యజ్ఞం యజ్ఞం నో వహ వహ దేవజానో దేవజానో వహవహ దేవజానో యోయో దేవజానో వహవహ దేవజానో బుద్ధ్యస్వాగ్నే బుద్ధ్యస్వ బుద్ధ్యస్వాగ్నే ప్రతి ప్రత్యగ్నే బుద్ధ్యస్వ బుద్ధ్యస్వాగ్నే ప్రతి ప్రతి జాగృహి జాగృహి ప్రతి ప్రతి జాగృహ్యేన మేనం జాగృహి ప్రతి ప్రతి జాగృహ్యేన సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం సృజేథా మయం స కృణ్వగ్వస్వ ఆత్మ కృణ్వన్ కృణ్వగ్వస్వ పితరం పితరం వా కృణ్వన్ కృణ్వగ్వస్వ పితరం పితరం పితరం యువానం యువానం పితరం పితరం యువానం పితరం యువానం యువానం పితరం పితరం యువానం యువానం పితరం పితరం ఇంద్రావంత మరుతో విష్ణుర్ విష్ణుర్ మరుదో మరుదో విష్ణురగ్నిర్విష్ణుర్మరుదో మరుదో విష్ణురగ్ని అగ్నిరేత్యగ్ని అంతరిక్షమంతరిక్షమంతరిక్షమురు గోపం గోపముర్వంతరిక్షమంతరిక్షమురు గోపం గోపమస్తు గోపం గోపమస్తు మహ్యం మహ్యమస్తు గోపం గోపమస్తు మహ్యం మహ్యం వాతో వాతో మహ్యం మహ్యం వాతః పవతాం పవతాం వాతో మహ్యం మహ్యం వాతః పవతాం పవతాం పవతాం వాతో వాతః పవతాం కామే కామే పవతాం వాతో వాతః పవతాం కామే పవతాం కామే కామే పవతాం పవతాం కామే అస్మిన్ అస్మిన్ కామే పవతాం పవతాం కామే అస్మిన్ కామే అస్మిన్ అస్మిన్ కామే కామే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ దేవా దేవామయమయి దేవాద్రవిణం ద్రవిణం దేవామయమయి దేవాద్రవిణం దేవాద్రవిణం ద్రవిణం దేవా దేవాద్రవిణమాద్రవిణం దేవా దేవాద్రవిణమాద్రవిణమాద్రవిణం ద్రవిణమాయజంతామాద్రవిణం ద్రవిణమాయజంతాయజంతామాయజంతామయమయ్యజంతామాయజంతామయ్యాశీరాశీర్మయ్యజంతాయజంతామయ్యా ీర్మయమయ్యాశీరస్వాశీర్మయమయ్యాశీరస్తోశీరస్తాశీరాశీరస్తమయమయ్యశ్వాశీరాశీరస్తమయీ మే మే వోచత మే మే షడుర్వీరుణాన ఉరుషడుర్వీషడుర్వీరుణ ఉరుణాన ఉరుణ కృణోత కృణోదన ఉరుణ కృణోత కృణోత విశ్వే విశ్వే కృణోత కృణోత విశ్వే దేవాసో దేవాసో విశ్వే కృణోత కృణోత విశ్వే దేవాస అభిమాదిషాహమిత్యభిమాతి సాహం ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రముగ్రం మోపరిస్పృశం ఉపరిస్పృశం మో ఉపరి స్పృశమిత్యుపరి స్పృశం మోగ్రముగ్రం చేత్తారం చేత్తారముగ్రం చేత్తారముగ్రం చేత్తారముగ్రముగ్రం చేత్తారమధిరాజమధిరాజం ముంచతు ముంచత్వగోహసః

సృజతి ప్రయాణేతి ప్రయాణి ఇంద్రన్నాథితో నాథిత ఇంద్రమింద్రన్నాథితో జోహవీమి జోహవీమి నాథిత ఇంద్రమింద్రన్నాథితో జోహవీమి జోహవీమి సస జోహవీమి జోహవీమి సనో నస్స జోహవీమి జోహవీమి సన నస్తనో ముంచదు ముంచదు నో నో ముంచోహతో అగోహతో ముంచదు నో నో ముంచోహత అగోహదైత్యగోహద సవితర్విదధాని విదధాని విదధాని సవితుస్ సవితుర్విదధాని మన్మహే మన్మహే విదధాని సవితుస్ సవితుర్విదధాని మన్మహే విదధాని మన్మహే మన్మహే విదధాని విదధాని మన్మహే యౌ యౌ మన్మహే విదధాని విదధాని మన్మహే యౌ మన్మహే యౌ యౌ మన్మహే మన్మహే జావాత్మన్వద ఆత్మన్వద్ యౌ మన్మహే మన్మహే జావాత్మన్వద్ ఆత్మన్వద ఆత్మన్వద్విభృత ఆత్మన్వద్ ఆత్మన్వద్విభృత యౌ యౌ విభృత ఆత్మన్వద ఆత్మన్వద్విభృత యౌ ఆత్మన్వద్విభృత యౌ యౌ విభృత విభృత యౌ చ యౌ విభృత విభృత యౌ చ రక్షతో రక్షత యౌ రక్షత రక్షతో రక్షత రక్షత విశ్వస్య విశ్వస్య యౌ యౌ విశ్వస్య పరిభూ పరిభూ విశ్వస్య యౌ యౌ విశ్వస్య పరిభూ పరిభూ పరిభూ విశ్వస్య విశ్వస్య పరిభూ భూమతు పరిభూ విశ్వస్య విశ్వస్య పరిభూ భూమతు పరిభూ భూవతు పరిభూ పరిభూ భూవతు పరిభూ పరిభూ భూవతు పరిభూ పరిభూ భూవతు స్తౌ పరిభూ స్తౌ తౌ బూవతుర్బ భూవతు స్తౌ నో నస్తౌ భూవతుర్బ భూవతు స్తౌ నః ముంచదం ముంచదం నో నో ముంచతమాగస ఆగసో ముంచదం నో నో ముంచతమాగస ఆగస ఇత్యాగస శ్రేష్ఠ శ్రేష్ఠ ఉపవశ్రేష్ఠ శ్రేష్ఠ ఉపవశ్రేష్ఠ శ్రేష్ఠ నో నశ్రేష్ఠ శ్రేష్ఠ న ఆశిష ఆశిషో న శ్రేష్ఠ శ్రేష్ఠ న ఆశిష ఆశిష ఆశిషో నో న ఆశిషో దేవయోర్దేవయో రాశిషో నో న ఆశిషో దేవయో రాశిషో దేవయోర్దేవయో రాశిష ఆశిషో దేవయోర్ధర్మే ధర్మే దేవయో రాశిష ఆశిషో దేవయోర్ధర్మే ఆశిష ఇచ్చ దేవయోర్ధర్మే ధర్మే దేవయోర్దేవయోర్ధర్మే అస్థిరం అస్థిరం ధర్మే దేవయోర్దేవయోర్ధర్మే అస్థిరం మే అస్థిరం అస్థిరం ధర్మే ధర్మే అస్థిరం అస్థిరం నిత్యస్థిరం వాయు వాయుగ్రస్తోమి స్తోమి వాయుగోస వితారకోస వితారం వాయుగ్రస్తోమి స్తోమి వాయుగోస వితారం వాయుగోస వితారకోస వితారం వాయు వాయుగోస వితారం నాథితో నాథితస్ వితారం వాయు వాయుగోస వితారం నాథిత వితారం నాథితో నాథితస్ వితారకోస వితారం నాథితో జో హవీమి జో హవీమి నాథితస్ వితారకోస వితారం నాథితో జో హవీమి నాథితో జో హవీమి జో హవీమి నాథితో నాథితో జో హవీమి తౌ తౌ జో హవీమి నాథితో నాథితో జో హవీమి తౌ హవీమి తౌ తౌ జో హవీమి జో హవీమి తౌ నో నస్తౌ జో హవీమి జో హవీమి తౌ నః స్తౌ తో నో ముంచదం ముంచదం నస్తౌ తో నో ముంచదం ముంచదం ముంచదం నో నో ముంచదమాగస ఆగసో ముంచదం నో నో ముంచదమాగస ముంచదమాగస ఆగసో ముంచదం ముంచదమాగసమో రథీనాగో రథీనాగో రథీతమో రథీతమో రథీనామక్వే అక్వే రథీనాగో రథీతమో రథీతమో రథీనామక్వే రథీనామక్వే అక్వే రథీ ీనామక్వ ఊతయ ఊతయే అక్వే రథీనాగోరథీనామక్వ ఊతయే ఊతయ ఊతయే అక్వే అక్వ ఊతయే శుభగోషుభమూతయే అక్వే అక్వ ఊతయే శుభం ఊతయే శుభగోషుభమూతయ ఊతయే భంగమిష్టౌ గమిష్టౌ శుభమూతయ ఊతయే శుభంగమిష్టౌ గమిష్టౌ సుయమే భిర్స్వై స్వయమే భర్గమిష్టౌ గమిష్టౌ సుయమే భిరస్వై సుయమే భిరస్వై సుయమే భిరస్వైర్వాం వాంజయోర్యజోర్వాం దేవౌ దేవౌ వాంజయోర్యజోర్వాం దేవౌ దేవౌ దేవౌ వాం వాం దేవౌ దేవేషు దేవౌ దేవౌ దేవేష్వనిషితమనిషితం దేవేషు దేవౌ దేవౌ దేవేష్వనిషితం దేవేష్వనిషితమనిషితం దేవేషు దేవేష్వనిషితమో జోనిషితం దేవేషు దేవేష్వనిషితమో అనిషితమో జోనిషితమనిషితమో జస్తౌ తావో జోనిషితమనిషితమో జస్తౌ ఓజస్తౌ తావోజ ఓజస్తౌ నో నస్తావోజ ఓజస్తౌ నస్తౌ తౌ నో ముంచతం నో నో ముంచతమాగస ఆగసో ముంచతం నో నో ముంచతమాగస ఆగస ఇత్యాగస మయా తం వహతు వహతు మయా తమయా తం వహతు సూర్యాయ సూర్యాయ వహతు మయా తమయా తం వహతు సూర్యాయ సూర్యాయ సూర్యాయ వహతు వహతు సూర్యాయ త్రిచక్రేణ త్రిచక్రేణ సూర్యాయ వహతు వహతు సూర్యాయ త్రిచక్రేణ సూర్యాయ త్రిచక్రేణ త్రిచక్రేణ సూర్యాయ సూర్యాయ త్రిచక్రేణ సగోసదగో సగోసదం త్రిచక్రేణ సూర్యాయ సూర్యాయ త్రిచక్రేణ సగోసదం త్రిచక్రేణ త్రిచక్రేణ సగోసద విచ్చమానా విచ్చమానో సగోసదం త్రిచక్రేణ త్రిచక్రేణ సగోసద విచ్చమానో విచ్చమానో సగోసదమితి సగోసదమి దేవశ్వినా వశ్వినౌ దేవౌ స్తౌమి స్తౌమి దేవశ్వినౌ అశ్వినౌ దేవౌ దేవశ్వినౌ నాథితో అశ్వినా వశ్వినౌ నాథితో జో హవీమి జో హవీమి నాథితో అశ్వినా వశ్వినౌ నాథితో జో హవీమి జో హవీమి జో హవీమి నాథితో జో హవీమి జో హవీమి తౌ జో హవీమి నాథితో నాథితో జో హవీమి తౌ జో హవీమి జో హవీమి జో హవీమి తౌ నో నస్తౌ జో హవీమి జో హవీమి తౌ నః ముంచతం ముంచతం నస్తౌ తౌ నో ముంచతం నో ముంచతం ముంచతం నో నో ముంచతమాగస ఆగసో ముంచతం నో నో ముంచతమాగస ఆగస ఇత్యాగస మన్వే మన్వే మరుతాం మరుతాం మన్వే అభి మన్వే మరుతాం మరుతాం మన్వే అభి మన్వే అభి నో నో అభి మన్వే మన్వే అభి నో అభ్యభి నో బ్రువంతు బ్రువంతు నో బ్రువందు బ్రువందు నో నో బ్రువందు ప్రబ్రువందు నో నో బ్రువందు ప్రేమాం ప్రేమాం వాచం వాచ మిమాం ప్రేమాం వాచం వాచం విశ్వాం విశ్వాం వాచం వాచం విశ్వామవంతవంతు విశ్వాం వాచం వాచం విశ్వామ విశ్వామవంతు విశ్వే విశ్వే వంతవంతు విశ్వే విశ్వే ఆశోనుహు వే హువ ఆశోనాశోనుహు వే సుయమాన్ సుయమానుహువ ఆశోనాశోనుహు వే సుయమాను సుయమానుహువే హువే సుయమానోతయ ఓతయ సుయమానుహువే హువే సుయమానోతయ సుయమానోతయ ఓతయ సుయమాన్ సుయమానోతయ ఓతయేత ఓతయ ఓతయేతే నో నస్త ఓతయ ఓతయేతే నో ముంచంతు ముంచంతు నో నో ముంచంతేన స ఏన సో ముంచంతు నో నో ముంచంతేన సహన స ఇత్యేన సహాయుధమాయుధం దిక్మం దిక్మమాయుధం వీడితం వీడితమాయుధం ఆయుధం వీడితం వీడితమాయుధమాయుధం వీడితగో సహస్వత్ సహస్వద్వీడితమాయుధమాయుధం వీడితగో సహస్వత్ వీడితగో సహస్వద్వీడితం దివ్యగో సహస్వత్ సహస్వద్దివ్యగో శర్ధ శర్ధో దివ్యగో సహస్వత్ సహస్వద్దివ్యగో శర్ధ శర్ధ ప్రతనాసు ప్రతనాసు శర్ధ శర్ధ ప్రతనాసు జిష్ణు జిష్ణు ప్రతనాసు శర్ధ శర్ధ ప్రతనాసు జిష్ణు జిష్ణు జిష్ణు దేవాన్ దేవాన్ స్తోమి స్తోమి దేవాన్ మరుతో మరుతో దేవాన్ స్తోమి స్తోమి దేవాన్ మరుత దేవాన్ మరుతో మరుతో దేవాన్ దేవాన్ మరుతో నాథితో నాథితో మరుతో దేవాన్ దేవాన్ మరుతో నాథితో నాథితో నాథితో మరుతో మరుతో నాథి అనుమతే అనుమతే త్వం వైశ్వానరో వైశ్వానరస్త్వమనుమతే అనుమతే త్వం వైశ్వానరః మత ఇత్యనుమతే వైశ్వానరో నో నో వైశ్వానరో వైశ్వానరో న ఊత్యోత్యానో వైశ్వానరో వైశ్వానరో న ఊత్యా పృష్ట పృష్ట ఊత్యా పృష్ట దివి దివి పృష్ట ఊత్యోత్యా పృష్ట దివి దివి దివి పృష్ట పృష్ట ముంచదన్నోహసో ముంచదన్నోహసో ముంచదన్నోహసో ముంచదన్నోహసో అగోహస ఇత్యగోహస తే వయం వయం తే వయం పురుషత్రా పురుషత్రా వయం తే వయం పురుషత్రా పురుషత్రా పురుషత్రా వయం వయం పురుషత్రాయ విష్ఠయ విష్ఠ పురుషత్రా వయం వయం పురుషత్రాయ విష్ఠ పురుషత్రాయ విష్ఠయ విష్ఠ పురుషత్రా పురుషత్రాయ విష్ఠా విద్వాగోసో విద్వాగోసోయ విష్ఠ పురుషత్రా పురుషత్రాయ విష్ఠా విద్వాగోసేతి పురుషత్రా విద్వాగోసో విద్వాగోసోయ విష్ఠయ విష్ఠా విద్వాగోస భ్రమజ భ్రమా విద్వాగోసోయ విష్ఠయ విష్ఠా విద్వాగోస విద్వాగోసృమచ కృమా విద్వాగోసో విద్వాగోసృమాచ కృమా విద్వాగోసృమాచన జనకచ్చనాగశ్చన జనాగృధి స్వస్మాగు అస్మాన్ సుపృధి పృథి స్వస్మాన్ అస్మాన్ సుస్వస్మాగు అదితేరస్మాన్ సుస్వస్మాగు అస్మాగో అదితేరస్మాగో అస్మాగో అదితేరనాగా అనాగా అదితేరస్మాగో అస్మాగో అదితేరనాగా అనాగా అదితేరనాగా వివ్యనాగా అదితేరనాగా శిశ్రథ శిశ్రథ ఏనాగుస్యేనాగోసి శిశ్రథో విష్వక్ విష్వక్షిశ్రథ ఏనాగుస్యేనాగోసి శిశ్రథో విష్వక్ శిశ్రథో విష్వక్ విష్వక్షిశ్రథ శిశ్రథో విష్వగ్నే అగ్నే విష్వక్షిశ్రథ శిశ్రథో విష్వగ్నే విష్వగ్నే అగ్నే విష్వక్ విష్వగ్నే నిత్యగ్నే యథాహ భయథాయథాహ తత్తద్భయథాయథాహ తత్ తద్వసవో గౌర్యం గౌర్యం వసవస్తద్వసవో గౌర్యం గౌర్యం గౌర్యం వసవో వసవో గౌర్యం చిచ్చిద్గౌర్యం వసవో వసవో గౌర్యం చిత్ గౌర్యం చిచ్చిద్గౌర్యం గౌర్యం చిత్పది పది చిద్గౌర్యం గౌర్యం చిత్పది పది పది చిచ్చిత్పదిషితాగోషితాం పది చిచ్చిత్పదిషితాగోషితాం పది పదిషితామముంచతాముంచత పది పదిషితామముంచత అముంచ చతుర్థకాండస్య ఘనపాఠః సమాప్తః.